కాళేయం భవ స్వాహమాఘుమద్దమా ఇంద్రాయో మాయిత తమ మాయే మహా ఏకారం వాత సహ సృతా Ah. Yeah. Yeah. Ah Yeah. అధ్యాతమస్య ఆ Allah